జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో రామచంద్రస్వామి ప్రజా అనురంజకత్వము తెలుసుకుంటూ ఉన్నాం. ఆయన విరుద్ధ కథా రుచులు కలవాడు కాడు అని తెలుసుకుందాం. ఇక అరోగస్తరుణో వాగ్మీ వపుష్మాన్ దేశకాలవిత్ లోకే పురుషసారజ్ఞ సాధురేకో వినిర్మిత. ఆయన అరోగః అంటే రోగములు లేనివాడు, తరుణః యవ్వనము కలిగినటువంటి వాడు, వాగ్మీ మంచి మాటకారి, వపుష్మాన్ శరీర సౌందర్యము కలిగినటువంటి వాడు, దేశకాల విత్తు దేశకాలములను తెలుసుకున్నటువంటి వాడు, పురుషసారజ్ఞ పురుషులు తెలుసుకోవలసిన దానిని తెలుసుకున్నటువంటి వాడు, సాధురేకో వినిర్మిత ఆయన సాధువు మంచివాడు. దీని వ్యాఖ్యలో ఇంకా విశేష వివరాలు ఆయన ఏమిచ్చాడో చూద్దాం. యువాస్యాత్ సాధు యువ అధ్యాయక ఆశిష్టో ద్రఢిష్టో బలిష్ట ఇత్యాది శృత్యర్థేన ప్రతిపాద్యతే అరోగః. అంటే వేదము పరమాత్మ యొక్క ఆనందాన్ని కొలవాలి అనుకుని వెళ్ళేటప్పుడు మనిషికి ఆనందము ఒక లెక్క కడుతూ అక్కడ మనిషి ఎలాంటి వాడు అని అంటే అతడు ఆశిష్టుడు ద్రఢిష్ఠుడు బలిష్ఠుడు అంటూ చెప్పింది. అతడు బాగా దృఢంగా ఉండేవాడు, రోగాలు లేనివాడు అని. అదిగో అలా ఈయన ఆది వ్యాధి రహితుడు. ఆది వ్యాధి, ఆది అంటే మానసికమైనటువంటి రోగములు, వ్యాధి అంటే శరీర సంబంధమైన రోగములు, ఇవి రెండు లేనటువంటి వాడు రాముడు. అనేన ఆశిష్ట ఇత్యుక్తం అశన సామర్థ్యం ఆశీర్వాద విషయత్వంచ ఉక్తం. అలాగే ఆయన రోగములు లేనివాడు అన్నప్పుడు ఏ పదార్థములు సరైనటువంటి సాత్విక ఆహారము సమయానికి తీసుకోవటము, అది జీర్ణం కావటము, ఏ విధమైనటువంటి అనారోగ్యము లేనివాడు, అలా ప్రవర్తిస్తూ ఉన్నాడు రాముడు. ఇక తరుణః అంటే యువ అంటే యవ్వనవంతుడు, దాన్ని కూడా కాపాడుకోవటం ఉంటుంది ఇలా ఆహార విహార నియమాల ద్వారా, కనుక యవ్వనమును కూడా కాపాడుకునేవాడు. వాగ్మి అంటే ప్రశస్త వాక్, మంచి మాటలు. అనేన యువ అధ్యాయక ఇచ్చుక్తం ఉక్తం. పైన చెప్పిన దాంట్లో యువ అధ్యాయక యవ్వనము కలిగినటువంటి వాడు, చదువుకున్నటువంటి వాడు అని వేదం చెప్పినటువంటి లక్షణములు ఇక్కడ సరిపోతూ ఉన్నాయి అంటూ ఉన్నారు. ఉపుష్మాన్ అంటే ప్రశస్త శరీర, మెచ్చుకోదగినటువంటి పొగడదగినటువంటి శరీరము కలవాడు. అంటే అనేన బలిష్ట ఇత్యుక్తం కాయబలముక్తం. బలిష్ఠుడు అనంటే ఆ బలిష్ట శబ్దము మనకి పైనే తైత్రీయము అది ఉపనిషత్తు ఆరణ్యకము కూడా చెప్పినటువంటిది. యువాస్యాత్ సాధు యువ అధ్యాయక ఆశిష్టో ద్రఢిష్టో బలిష్ట అని అది ఒక మనిషి యొక్క లక్షణాన్ని చెప్పింది. అవన్నీ ఇక్కడ కలవాడు అని మనకి దీని ద్వారా చూపిస్తూ ఉన్నారు అని వ్యాఖ్యానంలో చెప్తున్నారు మనకి. కనుక ఈ బలిష్టత్వం అనేది శరీర బలము కాయబలము అంటూ ఉన్నారు. దేశకాలవిత్ అధ్యయన దేశకాలజ్ఞ, అధ్యయనము చదువు, వేదము చదవటానికి ఏ ఏ ప్రదేశాలలో దాన్ని మళ్ళా తిరిగి చదువుతూ ప్రతిరోజు దాన్ని అంటూ ఉంటారు కదా, వేదము వచ్చే వరకు వినటము చచ్చే వరకు అనటము అని కూడా దానికి ఒక సామెత ఉన్నది. అంటే వినాలి వచ్చే వరకు, ఆ తర్వాత వారిని కూడా దాన్ని అవలోకన చేస్తూ ఉండాలి. అలా ఏ సమయాల్లో చేయవచ్చు, ఏ సమయాలలో చేయకూడదు, అలాగే ఏ ప్రదేశంలో చేయవచ్చు, ఏ ప్రదేశంలో చేయకూడదు అనేది తెలిసినటువంటి వాడు. అనేన సాధు శబ్దార్థో వివృత. ఇక్కడ సాధువు అనేది కూడా ఆయన్ని చెప్పారు సాధువు అని. ఇక్కడ కూడా యువాశ్చాత్ సాధు అనేది ఉపనిషత్తు చెప్పినది కూడా సరిపోతుంది అంటున్నారు. పురుషసారజ్ఞ, పురుషసారజ్ఞుడు అంటే సకృద్ దర్శన మాత్రేణ పురుష హృదయ సర్వస్వజ్ఞ. ఒకేసారి చూస్తే ఏ వ్యక్తినైనా సరే అతని యొక్క అభిప్రాయం ఏమిటి అనేది తెలిసినటువంటి వాడు. లోకే ఏకః అద్వితీయ సాధురితి, లోకమునందు అద్వితీయమైనటువంటి ఏకసాధు అని చెప్తూ ఉన్నారు. అద్వితీయము అంటే చాలా మంచి తనము కలిగినటువంటి వాడు. వినిర్మిత నిశ్చిత, వినిర్మిత అంటే నిశ్చయము కలిగినటువంటి వాడు. ఏమి నిశ్చయము? అపకారిషు ఎస్ సాధు సాధురితి కీర్తిత ఇచ్చుక్త సాధు విశేషత్వ జ్ఞాపనం. ఉపకారుల యందు ఉపకారం చేయటం అనేది అది పెద్ద వింత కాదు. ఉపకారిషు ఎస్ సాధు అంటే ఉపకారం చేసిన వారికి మరల తిరిగి ఉపకారం చేయటం అనేది పెద్ద విశేషం కాదు. అపకారిషు ఎస్ సాధు అపకారం చేసినటువంటి వారికి కూడా మళ్ళీ తిరిగి మంచిని చేయటము అనేది విశేషత్వమైనటువంటి జ్ఞాపకము, అంటే గొప్పతనం, అది మనం తెలుసుకోవలసింది అని అంటూ ఉన్నారు. దీనికి తగినటువంటిది వేమన పద్యం కూడా ఒకటి ఉన్నదనుకుంటాను, అది నాకేం సమయానికి అది గుర్తు రావటం లేదు. ఉన్నదనేది మాత్రం గుర్తు ఉన్నది, వేమన పద్యం కూడా ఉపకారం చేసినటువంటి వారికి ఉపకారం చేయటం కాదు, అపకారం చేసిన వారికి ఉపకారం చేయటమే గొప్పది అంటాడు వేమన కూడా. అదే విషయము వేమన చెప్పింది అంటే ఈ పైన ఇలా అంతకు ముందు నుంచి ఇది నడుస్తూ వస్తూ ఉన్నదే అనేది మనం తెలుసుకోవాలి. ఇంకా తరువాత చెప్పేటటువంటి గుణములు, సతు శ్రేష్టైర్ గుణైర్యుక్త ప్రజానాం పార్థివాత్మజ బహిశ్చర ఇవ ప్రాణో బభూవ గుణత ప్రియ. ఇంకా శ్రేష్ఠ గుణములు, ఎన్నో మంచి గుణములు కలిగినటువంటి వాడు, ప్రజలకు ఎటువంటి వాడు అయినా అంటే బహిష్చర ఇవ ప్రాణో, ఈ గుణముల చేత ప్రియుడైనటువంటి వాడు బహిష్చర ప్రాణయవ, ప్రజలకందరికీ కూడా ఈయన ప్రాణములాగా ఉండేవాడు. బయట తిరిగే ప్రాణముల్లాగా అంటే అందరికీ ప్రాణములతో సమానంగా ఉన్నాడు అన్నమాట. పార్థివాత్మజుడు అంటే రాజుగారి కుమారుడు. ఇంత మంచి గుణాలు కలవాడు అని. సమ్యగ్ విద్యా వ్రతస్నాతో యథావత్ సాంగవేదవిత్ ఈశ్వస్త్రేచ పితుశ్రేష్ఠో బభూవ భరతాగ్రజ. విద్యావ్రతమునందు స్నాతుడు అంటే పూర్తి చేసుకున్నటువంటి వాడు, అలాగే సాంగవేదవిత్తు అంగములతో కూడిన వ్యాకరణాదులు మొదలైన వాటితో కూడినటువంటి వేదమును తెలుసుకున్నటువంటి వాడు. వ్యాకరణములంటే ఈనాటి కాలంలో మనకు లభ్యమయ్యే పాణిని మొదలైన వ్యాకరణాల లాంటివి. అంటే వ్యాకరణము అనేది ఎప్పుడూ శబ్దస్వరూపాన్ని నిర్ణయించేది, పాణిని కంటే ముందు చాలామంది ఉన్నారు కనుక ఆ కాలానికి తగినటువంటి ఆ శబ్దజ్ఞానాన్ని తెలియచేసే ఆ వేదాంగమైన వ్యాకరణము, కల్పము, జ్యోతిషము, నిరుక్తము అంటే అవన్నీ తెలిసినవాడు అన్నమాట. ఇష్వస్త్రేచ పితుః శ్రేష్ఠః, ఇషువు అంటే బాణాలు, ఆ బాణముల్లో అమంత్రకాలు సమంత్రకాలు అంటే ఉంటాయి, అవి కూడా చూద్దాం వ్యాఖ్యలో. భరతాగ్రజుడైనటువంటి రాముడు శ్రేష్ఠో బభూవ, పితుః శ్రేష్ఠః తండ్రి కంటే శ్రేష్ఠుడుగా అయ్యాడు రాముడు అంటూ ఉన్నాడు ఆయన. ఇంకా వ్యాఖ్యానం కూడా చూస్తే ఇంకా విశేషంగా మనకు తెలియవస్తుంది. సమ్యగితి కేచిత్ విద్యామాత్రేణ స్నాతాః కేచిత్ వ్రతమాత్రేణ స్నాతాః రామస్తు విద్యా వ్రతాభ్యాం స్నాతః. ఇక్కడ రెండు చెప్తూ ఉన్నారు, విద్యావ్రత స్నాతుడట అంటే కొందరు విద్యల వరకే పూర్తి చేసుకుంటారు, స్నాతం అంటే పూర్తి చేసుకోవటం విద్యలని. కొందరేమో వ్రతములు వరకే, ప్రత్యేకించి వ్రతాలు మాత్రమే తెలుసుకుని పూర్తి చేసుకుంటారు. ఈయన రెండు కూడా తెలిసినటువంటి వాడు కనుక అధీత్య స్నాయాత్ ఇది స్మృత్యుక్తరీత్యా సమ్యక్ వేదాన్ అధీత్య వ్రతాని చ కృత్వ కృత సమావర్తన ఇత్యర్థ. ఆయన అలా వేదములను అధ్యయనం చేశాడు, వ్రతములను కూడా చేసి ఆ వేదముల్లో చెప్పబడినవి చేయవలసినవి కూడా చేసి సమావర్తనము అంటే దాని నుంచి వెనుదిరిగాడు, అంటే పూర్తి చేసుకున్నాడు, విద్యలను పూర్తి చేసుకున్నాడు, వ్రతములను పూర్తి చేసుకున్నాడు. మరి ఇప్పటిలాగా పూర్తయిందని ఏదో ఒక డిగ్రీ సర్టిఫికెట్లు ఇచ్చినట్టుగా మరి అప్పుడేమీ అలా ఉండేది కాదు కనుక ఇలా చెప్తూ ఉన్నారన్నమాట. ఈయన పూర్తి చేసుకున్నాడు. యథావత్తు తత్వత, యథావత్తు సాంగవేద విత్తన్నారు. యథావత్ అంటే తత్వత, దాని యొక్క స్వరూప స్వభావములు ఎలా ఉంటాయో అలా తెలుసుకున్నటువంటి వాడు. తత్వము అని అంటే వస్తువు యొక్క ధర్మము. ఇప్పుడు చాలామంది తత్వము అనగానే తత్తుత్వం అంటూ పరిగెత్తుకు వెళ్ళిపోతారు. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నీవు, ఏది చెప్పినా అదే. ఆవు వ్యాసంలాగాను చాలామంది ఉన్నారు అలా పరిగెత్తుపోయేవాళ్ళు. తత్వము అని అంటే కేవలం అది మాత్రమే కాదు. తత్వము అని అంటే అర్థం ఏమిటని అంటే ఇది ఒకటే పదము, అది తత్తుత్వము విడదీసుకుని వెళ్తారు అవసరంలా. తత్వం అంటే వస్తువు యొక్క ధర్మము. అగ్ని మండుతుంది, అది అగ్ని తత్వము. నీరు ప్రవహిస్తుంది, ఇది నీటి తత్వము. ఇలా బెల్లము తీయగా ఉంటుంది, అది దాని తత్వము. ఇవి తత్వములు అని అంటే కాకరకాయ చేదుగా ఉంటుంది, అది దాని తత్వము. ఆ గుణము అంటారు దీన్నే, తత్వము అంటారు. తెలుగులో అయితే తనము అని కూడా అంటారు, పుల్లధనము, తీయధనము, మంచి తనము అంటారు. ఇది ధర్మము అన్నమాట, దాన్నే తద్ధర్మము అని కూడా అంటారు. ఇవి వ్యాకరణాల్లో ఉన్నటువంటి విషయాలు. ఈ భాష తెలియకుండా భాష దేనికి, మాకు భావం చాలంటూ చాలామంది ఇలా పరుగులు పెడుతూ ఉంటారు. వారి వలన కొన్ని విషయాలు తెలియకుండా పోయినాయి జనాలకి, ఇది నిజమే అనుకునే. మరి వాళ్ళు చెబుతుంటారు, ఎవరికి చెప్పినా ఇదే మాట చెబుతారు, ఎక్కడ తత్వం వచ్చినా ఇంతే అంటారు, తత్తు త్వమ్ము, ఇదే మాట వాళ్ళకి తెలిసింది. కనుక ఇది పెద్ద ప్రమాదం అయిపోయి ఈ కాలంలో ఈ విద్యలు పూర్తిగా చదవకపోవటము, అవి తెలుసుకోకపోవటము వలన చెప్పేవారు అలా చెప్పేస్తుంటే వినేవారు ఇలాగే వినేస్తూ ఉంటారు. ఇది సహజం అయిపోయింది, సామాన్యీకరణం కూడా అయిపోయింది. చాలామంది ఏం చేస్తారు అని అంటే అన్ని కథలని కథలుగా ప్రతిదాన్ని తీసుకుపోయి నిరాకారము, నిర్గుణము, నిరంజనత్వము అంటూ దానికి ముడిపెట్టడానికి తోసుకుపోతారు. మళ్ళీ చెబుతారు, చెప్పరంటే చెబుతారు, కథలు చెబుతారు, అన్ని భక్తి అంటారు, అన్నీ చెబుతారు, చివరికి ఏం చేస్తారంటే ఏమీ లేదు పొమ్మంటారు. ఇది ఇలాంటి దశ. అదే ఆ నిర్గుణతత్వము అనేది మాయావాదము అని అంటారు అని చాలామంది దాన్ని అసలు నిరసించి చాలా తక్కువగా చూస్తారు. అక్కడి నుంచి వీళ్ళకి పెద్ద బాధ, మమ్మల్ని ఏదో చేశారు, అది చేశారు, ఇది చేశారు అని గౌరవించటం లేదని. ఎందుకు గౌరవిస్తారు తెలిసిన వాళ్ళు, మహామహాభక్తులు, పరమాత్మతో నిరంతరము కూడా సాన్నిహిత్యం కలిగిన వాళ్ళు ఎందరో ఉన్నారు. మనస్సులు, మనసే కదా పరమాత్మ అంటే, బయటకు వచ్చి నిలబడతాడు ఆయన ఏమన్నా. వారికి నిలబడొచ్చు, మనకి కాదు. మహాపురుషులు అలాంటి వారు, ఇంద్రియ నిగ్రహం కలిగి పరమాత్మ ఎందే మనసును ఉంచి ఆయన చెప్పినట్టు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాము నమస్కురు అంటూ ఉంటాడు ఆయన. మొదట భక్తుడు కమ్మన్నాడు ఆయన, నేనంటే ఇష్టము కల్పించుకుని నీ మనసుని నాకు అర్పించు, నీ మనసు నిండా నన్నే ఉంచుకో, అలా చెబుతాడు. నువ్వు భక్తుడవై ఏదైనా సరే పూజలు చేస్తూ ఉండు, ఆ భక్త శబ్దం అన్నింటికీ అన్వయింప చేసుకోమంటారు రామానుజాచార్యుల వారు. అలా ఉన్నటువంటి మహాపురుషులు ఎందరో ఉన్నారు, పరమాత్మని దర్శించుకున్నటువంటి వారు ఉన్నారు. అలాంటి వారికి ఈ చెప్పేటటువంటి ఈ వీటిని సంస్కృత భాషలో ఏమంటారంటే పనికిరాని దాన్ని తుచ్చము, నీచము అంటారు. అదొక పరిభాష, అది తిట్టు కాదు. కానీ అది తెలుగులో అయితే తిట్టే, కానీ ఇలా బాధపడిపోతూ ఉంటారు. మరి ఏం చేయగలుగుతాము, చదువులు లేవు. మరి అక్కడ ఎన్నో రకాలు, ఇప్పుడు కూడా చాలామంది అంటున్నారు ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిని చేరి నవగ్రహాల పూజలు చేసి అవి చేసి ఇవి చేసి ఆయనకంటే నవగ్రహాలే గొప్ప అనే స్థితిలోకి తీసుకొస్తున్నారు అంటున్నారు కొందరు, పోస్టులు పెడుతున్నారు వీటిల్లో. మరి ఆ నవగ్రహాలు కూడా సూర్యేందు భౌమ బుధ వాక్పతి అంటూ వాళ్ళందరూ వచ్చి ఈయనకి సేవలు చేయటానికి సిద్ధంగా ఉన్నారని సుప్రభాతంలో మనకు వినపడుతూ ఉంటుంది. దేవతలందరూ వచ్చి ఆయనకి సేవలు చేయటానికి సిద్ధంగా ఉంటే వాళ్ళని అక్కడ వెంకటేశ్వర స్వామికి రక్షకులుగా తయారు చేసేస్తున్నారు ఇప్పటి వాళ్ళు పోయి. మరి అది మహిమ, కాలమహిమ, కరోనా మహిమ, ఏమీ చెప్పలేము. ఈ స్థితి మరి దైవానికి తెలియదా అంటే తెలుసు. మరి ఎవరు చేయాలి దాన్ని? సమర్థులు ఎవరో చేయాలి. అందరూ ఏం చేయగలుగుతారు? సామాన్యులు ఏం చేయగలరు? ఒకప్పుడు రామానుజుల వారి కాలంలో ఇలాగే వస్తే, ఆయన వచ్చేటప్పుడు శ్రీరంగం నుంచి వచ్చి చంద్రగిరి రాజు ఆయనని మధ్యవర్తిగా పెట్టి అక్కడ వెంకటేశ్వరుడు విష్ణుమూర్తి అని నిరూపించి వెళ్ళాడు ఆయన. మరి మళ్ళీ మొదలైంది ఏమిటో? మరి ఏ కాలమో ఇది, ఎప్పుడు నిరంతరం అదే. అక్కడే పడుతుంటారు వెళ్ళి, అక్కడ విపరీతంగా ధనం ఉంటుంది, అన్నీ ఉంటాయి కనుక అక్కడికి పోతుంటారు. సరే, అది కాలము అనేది మనం ఏం చేయలేము కనుక, అందరూ చేయగలిగితే అది వేరే సంగతి. ఎవడికి వాడు ఇంట్లో కూర్చొని మాట్లాడతాడు, ఎవడు బయటికి రాడు చెప్పేవాళ్ళే తప్ప. ఈ హిందువులు అంటే ఇలాగే ఉన్నారు పాపం. ఇంకా కొందరు వస్తేనేమో మరి అతితీక్ష్ణంగా ఉంటారు. సరే, ఏం జరుగుతుందో లేదు దానికి ఊరికే ఆవేదన చెందటం తప్ప మా లాంటి వృద్ధులు ఏమీ చేయగలిగేది ఉండదు. కనుక అలా కొన్ని కొన్ని విషయాల్లో బాధ కలుగుతూ ఉన్న దానిని వ్యక్తం చేస్తూ ఉంటాను. దయచేసి ఎవరు కూడా ఇట్లాంటి వాటిని ఈ మనకెందుకు అని అంటూ ఏసడించకండి, నిరసించకండి. విషయాన్ని అవగాహన చేసుకోండి. ఇక్కడ తత్వత అంటే యథార్థముగా అక్కడ ఏం చెప్పబడి ఉన్నదో అవి తెలుసుకున్నటువంటి వాడు ఈయన. అనయా పృథగుప్త్య అధ్యయనం అక్షరరాశి గ్రహణే ఫలమిత్తి అవగమ్యతే. ఈ మళ్ళీ చెప్తున్నారు కనుక, సాంగవేద విత్తని రెండుసార్లు చెప్పారు, విద్యావ్రత స్నాతుడు యథావత్తు సాంగవేద విత్తు అని. ఇక్కడ రెండు రకాలుగానంట, అక్షరరాశి గ్రహణము అంటే అక్షరములు కేవలము వినటమే వేదమునకు, విని అనటమే ప్రధానము అంటారు. ఆ తర్వాత ఇలా తెలుసుకోవటం కూడా ఉన్నది. ఇది కొందరే చేస్తారు ఇలా. కనుక ఇలా కూడా తెలుసుకుంటే పూర్తిగా దాని ఫలము లభిస్తుంది అని చెప్తున్నారు. ఇషు అస్త్రేష అంటే ఇషవ అంటే అమంత్రకా శరాహ. ఇషు అస్త్రములు రెండు, ఇషు అంటే అవి కూడా శరములు, ఇవి అమంత్రకములు అంటే మంత్రంతో పని లేకుండా వేసేటటువంటివి అన్నమాట. ఇక అస్త్రములు అని అంటే సమంత్రకాహ, ఇవి మంత్రములతో కూడినవి అస్త్రములు. వీటికి ఏదో ఆ ఇనపయ్యో లేకపోతే ఇలాంటివో అవసరం లేదు. ఒక ఆ దర్భ తీసుకుని కూడా బ్రహ్మాస్త్రంగా మంత్రించేస్తారు, అవి అస్త్రములు అంటారు. ఇవి రెండు కూడా సేనాంగత్వాత్ ఏకవద్భావ. ఇష్వస్త్ర విషయే పితు దశరథాత్తు శ్రేష్ట. ఈ ధనుర్విద్యలో తండ్రి కంటే కూడా ఆయన శ్రేష్ఠుడు. దశరథాత్ అవరా ఖలు ఇతరే ధన్విన ఇతి భావ. మరి దశరథుడి కంటే శ్రేష్ఠుడు అని చెప్పడంలో అర్థం ఏమిటండి అని అంటే, మిగిలిన వాళ్ళందరూ ఆ కాలంలో దశరథుడి కంటే తక్కువ వాళ్ళట. ఈయన దశ దిక్కుల యందు దశ దిశల యందు రథాన్ని అప్రతిహతంగా నడిపేవాడు కనుకనే దశరథుడు అని కూడా అన్నారని అంటారు. అంటే ఊరికే రథాన్ని నడపడం కాదుగా, రాజులు గనుక యుద్ధము ద్వారా కూడా ఆయన సుమేధయాగం చేశాడు. దశరథుడు చక్రవర్తి, ఆయన అందరికంటే ఆయన గొప్పవాడు కనుక ఆయనకంటే రాముడు గొప్పవాడు అని అంటే ఇప్పుడు అందరికంటే గొప్పవాడు అనేది చెప్పినట్టు అవుతుంది అంటున్నారు. ఇక భరతాగ్రజ అంటున్నారు. భరతాగ్రజుడు అంటే అస్మిన్ అర్థే భరతైన నిరూపణీయో రామ. భరతుడు కూడా ఇటువంటి వాడేనట. కనుక భరతుడి కంటే ఈయన ముందుండేటటువంటి వాడు అని, ఆయనకంటే ముందు పుట్టిన వాడిని ఒక అర్థమైతే భరతుని కంటే కూడా ముందున్నటువంటి వాడు. మహేశ్వాసే మహాప్రాజ్ఞే భరతే స్వయమాగత ఇది రామస్య వచనాత్. రాముడు మహేశ్వాసుడు భరతుడు అని కూడా అంటాడు అని చెప్తూ ఉన్నారంటే, భరతుడు కూడా ఈ విలువిద్య యందు ఆరితేరినటువంటి వాడు అని. భరతుని కంటే కూడా రాముడు ఇంకా ముందుండేవాడు అని దీని ద్వారా తెలుస్తూ ఉన్నదని పదములలోని స్వారస్యాన్ని మనకు వ్యాఖ్యానము ద్వారా వివరిస్తారు. ఇది మనము తెలుసుకోవలసినటువంటిది. ఇది భాష గొప్పది, సంస్కృత భాష దేవభాష. ప్రపంచమంతా ప్రపంచము ఈనాడు కాదు, అన్ని కాలముల యందు కూడా అప్రతిహతంగా ఉండేటటువంటిది, అర్థాలను ఇచ్చేటటువంటిది సంస్కృత భాషే, దేవభాష. కొంతకాలం మరుగున పడిపోవచ్చు, కొంతకాలం దాన్ని చదివేవాళ్ళు లేకపోవచ్చు, కానీ ఇది ఎక్కడికి పోయేది కాదు. కనుక ఆ భాషలో ఉన్నటువంటి వివరములు ఎంత గొప్పగా ఉంటాయో మనకి. వాల్మీకి రచనే అద్భుతమైనటువంటిది, దానికి గోవిందరాజయము ఇంకా బంగారానికి తావి అబ్బినట్లుగా పరిమళం వచ్చినట్లుగా వాసన వచ్చినట్లుగా అదొక తామర బంగారు తామరల కొలను ఈ వాల్మీకి రామాయణం, దానికి పరిమళం గోవిందరాజయం. మరి అది మనం కంటితో చూస్తూ ఉంటే ఎంత ఆనందము, చెవితో వింటూ ఉంటే ఎంత ఆనందము, మనసుకి హృదయానికి తాకుతూ పరమానందం చెందిపోతూ ఉంటాం. తెలిసినటువంటి మేము వినిపిస్తూ ఉన్నాం, దయచేసి అందరూ కూడా ఆస్వాదించండి, ప్రయత్నం చేయండి. నేనొక్కడనే కాదు, వినేవాళ్ళలో చాలామంది పండితులు ఉన్నారు, సంస్కృత భాష తెలిసిన వారు, తెలుగు భాష తెలిసిన వారు చాలామంది ఉన్నారు పండితులు. నేను గొప్పవాడినని చెప్పటం కాదు, ఏదో నా కండూతి అది, నోటి దురద అనండి, ఏమన్నానండి, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. కనుక దయచేసి స్వారస్యాన్ని గ్రహిస్తూ మీరు కూడా సారజ్ఞులు కావాలి అని కోరుకుంటూ నేను విన్నపం చేస్తూ ఉన్నాను. రాముడు ఇంతటి వాడు అని ఈరోజు రెండు శ్లోకాలు మనం చెప్పుకున్నాం. శ్రేష్టమైన గుణములతో జనమంతా కూడా సంతోషిస్తూ ఉన్నారు ఆయన గుణములు. అలాగే రాముడు కూడా విద్యావ్రత స్నాతుడయ్యాడు, సాంగముగా వేదములను తెలుసుకున్నటువంటి వాడు. ధనుర్విద్యలో అమంత్రక సమంత్రకములైన శరములను ప్రయోగించడంలో దశరథుని కంటే, తండ్రి కంటే శ్రేష్ఠుడు, సోదరుడైన భరతుని కంటే కూడా ముందుంటాడు ఈ విషయంలో అనేదాన్ని మనం తెలుసుకున్నాం. జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ.